శ్రీకర శుభకర శుభములు కోరేము, నీ పాదమే శరణము, నీ నామమే శరణము. అయ్యా గణనాథ రావయ్యా, నువ్వే ప్రాణం గణనాధారావయ్యా, నువ్వే మా జీవం మాకోసం రావయ్యా. దారిలేని జీవాల దారి చూపరావయ్యా, దారిలేని జీవాల దారి చూపరావయ్యా. స్వామి నిన్ను నమ్మిన వారం రారా గణపతి, స్వామి నిన్ను నమ్మిన వారం రారా గణపతి. రారా గణనాథ సాగి రారా గణనాథ, రారా గణనాథ సాగి రారా గణనాథ. అయ్యా నువ్వే ప్రాణం గణనాథ రావయ్యా, నువ్వే మా జీవం మా కోసం రావయ్యా. పాకం చేరిన చాలు తులకును కష్టాలు, నిన్నే మొక్కిన భక్తుల బాధలు ఇట్టే పోయేను. నిన్ను నమ్మి ఉన్నాము గణపతి సురపతి, నీవే లోకమన్నాము రావయ్యా రావయ్యా. రారామమ్ము గోవగా, రారా ముక్తి నీయగా. నీవే లేని జీవము వెలుగే లేని లోకము, రారా గణనాథ అయ్యా గణనాథ, రారా గణనాథ అయ్యా గణనాథ. అయ్యా నువ్వే ప్రాణం గణనాథ రావయ్యా, నువ్వే మా జీవం మా కోసం రావయ్యా. గణనాథ పాలిటి దైవం నీవని నమ్మిన భక్తులము, ఆపదలందు కాచేవాడని అందరూ అంటారు. ఎందుకింత ఆలస్యం రావయ్యా కావగా, భక్తి మీర కొలిచేము దేవా గణనాథ. శరణం స్వామి శ్రీకర, శరణం స్వామి సుందర, అంబా తనయ నీ పరం మాయి భక్తలోకము. రారా గణనాథ అయ్యా గణనాథ, రారా గణనాథ అయ్యా గణనాథ. అయ్యా నువ్వే ప్రాణం గణనాథ రావయ్యా, నువ్వే మా జీవం మా కోసం రావయ్యా. దారి లేని జీవాల దారి చూపరావయ్యా, దారి లేని జీవాల దారి చూపరావయ్యా. స్వామి నిన్ను నమ్మిన వారం రారా గణపతి, స్వామి నిను నమ్మిన వారం రారా గణపతి రారా గణనాథ సాగి రారా గణనాథ రారా గణనాథ సాగి రారా గణనాథ అయ్యా నువ్వే ప్రాణం గణనాథ రామయ్యా నువ్వే మా జీవం మా కోసం రామయ్యా గణనాథ గణనాథ.